63 వశిష్ఠుడు చేసిన కథా విశ్లేషణ. వశిష్ఠుడు, రామ, ఈ లీలోపాఖ్యానం ఎందుకు చెప్పానో స్పష్టంగా తెలిసే ఉంటుంది. ఈ కథ మొదలుపెట్టే ముందర నీకా విషయాలు చెప్పాను. దృశ్యం నాస్తితి బోధేన మనసో దృశ్యమార్జనం, సంపన్నం చేత్తదా ప్రాప్తా పరా నిర్వాణ నిర్వృత ఊడొట్ప్రడొట్సా 60 శ్లో 1 వ్యాఖ్యానంలో అని నీకక్కడ చెప్పాను. అంటే దృశ్యమనేది లేనేలేదు అనే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం వల్ల మనస్సులోంచి దృశ్యం తుడిచిపెట్టుకుపోవాలి. అది జరిగితే మోక్షం వచ్చినట్లే అని చెప్పాను. ఆ విషయం నిరూపించడానికే ఈ కథ చెప్పాను. పరమాత్మవానానుకుంటే ఈ ప్రపంచం వడగంటి రాయి, అంటే వానలో పడే మంచురాయి. అది ఎండకి కరిగితే మళ్లీ నీరే అవుతుంది. అలాగే జ్ఞానం అనే వేడి తగిలితే ప్రపంచం మళ్లీ పరమాత్మగా 90 ఆదిసర్వ్ మారిపోతుంది. మొదట్లో ఆ పరమాత్మ ఈ ప్రపంచ కల్పనను వివత్తరూపంగా తనమీద తనే చేసుకున్నాడు కనుక మళ్లీ తనే మిగిలిపోవటంలో ఇబ్బంది ఏమీ లేదు. రాముడు, గురుదేవ, ఆ పని ఎలాగో జరిగిపోతుంది కదా. మధ్యలో నేను మోక్షం కోసం కృషి చేయడం దేనికి? వశిష్ఠుడు, అలా కాదు, మన ప్రయత్నం కొంత అవసరం. దానికి ఒక కారణం ఉంది. ప్రపంచం విషయంలో హిరణ్యగర్భచైతన్యమనేది ఒక మహానది. అందులో ఒక పాయ వ్యష్టిజీవచైతన్యము. ఈ పాయ ప్రధాన నదిని వదిలిపెట్టి వేరే దోవన బయలుదేరింది. ఈ దోవ పేరు ప్రవృత్తి మార్గం. ఈ దోవలో అది దేహాన్ని, ఇంద్రియాలను ధరించి సుఖదుహకాలను పొందటానికి అలవాటు పడింది. ఇలాంటి ఈ జీవచైతన్యము అనే పాయ మళ్లీ పెద్ద నదిలో కలవాలంటే తన దారిని చాలా తీవ్రంగా మార్చుకోవాలి, ఇంచుమించు వెనక్కి వెళ్లాలి. అందువల్ల ఈ పాయకు గట్టి ప్రయత్నం కావాలి. ఇది మంచుగడ్డలాగా ఏ ప్రయత్నమూ లేకుండానే పూర్వరూపాన్ని పొందలేదు. కనుక రామ, ప్రతిజీవి మోక్షం కోసం ప్రయత్నం చేయక తప్పదు. రాముడు, గురుదేవ, హిరణ్యగర్భుడు కావాలని ఆ నదికి ఎన్నో పాయలను ఏర్పాటు చేశాడు. ఆయన పనిగట్టుకుని అంత పనిచేస్తే సామాన్యజీవుడు ఆయనకు ఎదురు తిరిగి ఆ పాయను వెనక్కి మళ్లిస్తాననటం తప్పుకాదా? తప్పైతే అయింది, నేను అలాగే చేస్తాను అని ఎవడైనా పట్టుబట్టినా హిరణ్యగర్భుడి ముందు వీడి ఆటలు సాగుతాయా? మహారాజు వేసిన ఆజ్ఞను బంట్రోతు మార్చేయగలడా? వశిష్ఠుడు, రామ, ఒక చిన్న కిటుకు ఉంది. ఈ ప్రపంచాన్ని సృష్టించింది హిరణ్యగర్భుడనే మాట నిజమే కాని ఆయనకిది ప్రపంచంగా కనిపించదు. ఎందుకంటే ఆయనకు అజ్ఞానం లేదు. అజ్ఞానం ఉన్న ప్రపంచ జీవులకే ఇది ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ చిన్న జీవుల పుణ్య పాపకర్మల ఫలితాలను అనుభవంలోకి తెచ్చేందుకోసమే ఈ సృష్టి ఇలా జరిగింది. అందువల్ల ఆ జీవులు ప్రయత్నం చేసుకుని జ్ఞానం సంపాదించాలి. అలా సంపాదిస్తేనే వాళ్లకు ఈ ప్రపంచం నివర్తించిపోతుంది. కనుక రామ, జీవులు చేసే ఈ ప్రయత్నం హిరణ్యగర్భుడి యొక్క సంకల్పానికి వ్యతిరేకం కాదు.